నను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి తోనే బ్రతికున్నా నేను మరిచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నది నిలిచిందే నేనున్న సంగతి మరిచిందే ప్రేమా ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమా ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి మరచిన నీతో విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియ నాగోడు ప్రేమా శ్వాసలోన అది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా.